శ్వాసలోన దేశమే, గుండె ఘోషలోన దేశమే, ప్రాణనాడిలోన దేశమే, ప్రాణమంత తల్లి కోసమే, మాటలోన దేశమే, కత్తి వేటులోన దేశమే, కాలి అడుగులోన దేశమే, కాలి బూడిదైన తల్లి కోసమే, దేశమే నావురా, కన్నీట పదును తేలెరా, ఖడ్గమే ప్రయాణమైన పోరులో ప్రేమింక ఇంకి పోయేరా, దోసిట్లో దాచినావురా సంద్రమే, స్వేచ్ఛకై ప్రాణాలను వదులుతూ పతాక మల్ల ఎగిరి నావురా, దేశమే.